మీ మాతాపితరులను స్వర్గం నుంచి బహిష్కరింపచేశాడు. వారి మర్మాంగాలు ఒకరివి ఒకరికి బహిర్గతం కావటానికి వారి వస్త్రాలను వారిపై నుండి తొలగింపజేశాడు. అదేవిధంగా మిమ్మల్ని మళ్లీ వాడు ఆపదకు గురి చెయ్యటం అనేది జరగకూడదు. అతడు అతడి సహచరులు మీరు వారిని చూడలేని ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తారు. మేము ఈ సైతానులను విశ్వసించని వారికి సంరక్షకులుగా చేశాము. وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء أتقولون على الله ما لا تعلمون قل أمر ربي بالقسط وأقيموا وجوهكم عند كل مسجد وادعوه مخلصين له الدين كما بدأكم تعودون فريقا هدى وفريقا حق عليهم الضلالة إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون ఏదైన సిగ్గుమాలిన పని చేసినప్పుడు ఈ ప్రజలు ఏమంటారంటే, ఈ పద్ధతినే మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూశాము, ఇలా చెయ్యండి అని అల్లాయే మమ్మల్ని ఆదేశించాడు. వారితో ఇలా అను, సిగ్గుమాలిన పనిని అల్లా ఎన్నటికీ ఆదేశించడు. అల్లా తరఫు నుండి వచ్చాయని మీకు తెలియని ఆ విషయాలను మీరు అల్లా పేరుతో ప్రకటిస్తున్నారేమిటి? ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభు సత్యాన్ని న్యాయాన్ని ఆదేశించాడు. ఇంకా ఆయన ఆజ్ఞ ఏమిటంటే, మీరు ప్రతి ఆరాధనలో మీ దిక్కును సరిగ్గా అమర్చుకోండి, ఆయననే వేడుకోండి, మీ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకం చేసుకుని, ఆయన మిమ్మల్ని ఇప్పుడు పుట్టించిన విధంగానే మీరు మళ్లీ పుట్టించబడతారు. ఒక వర్గానికి ఆయన రుజుమార్గాన్ని చూపించాడు, కాని రెండో వర్గానికి మార్గభ్రష్టత్వం బాగా సరిపోయింది. ఎందుకంటే వారు అల్లాకు బదులుగా సైతానులను తమ సంరక్షకులుగా ఎన్నుకున్నారు. అయినా మేము రుజుమార్గములో ఉన్నాము అని వారు భావిస్తున్నారు. ఆదము సంతానమా, ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి, తినండి, త్రాగండి, మితిమీరకండి. అల్లా మితిమీరే వారిని ప్రేమించడు. قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل هي للذين آمنوا في الحياة الدنيا خالصة يوم القيامة كذلك نفصل الآيات لقوم يعلمون ప్రవక్త వారితో ఇలా అను, అల్లాహ్ తన దాసుల కొరకు ఉద్భవింపజేసిన మంచి వస్త్రాలను ఎవరు నిషేధించారు? ఇంకా అల్లాహ్ ప్రసాదించిన పరిశుద్ధ వస్తువులను నిషేధించింది ఎవరు? ఇలా అను, ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కొరకే, ప్రళయం నాడు ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే. జ్ఞానం కలవారి కొరకు ఈ విధంగా మేము మా మాటలను స్పష్టంగా చెబుతున్నాము. قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي بغير الحق

మీరు చేస్తూ ఉండిన పనులకు ప్రతిఫలంగా మీకు లభించింది. ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا فهل وجدتم ما وعد ربكم حقا قالوا نعم فأذن مؤذن بينهم اللعنة الله على الظالمين الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون. తరువాత స్వర్గవాసులు నరకవాసులను పిలిచి ఇలా అంటారు, మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాలను అన్నింటినీ మేము సత్యమైనవిగా కనుగొన్నాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాలను సత్యమైనవిగా కనుగొన్నారా? వారు జవాబుగా అవును అని పలుకుతారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు, ప్రజలను అల్లా మార్గం నుండి నిరోధించేవారు, దానిని వక్రీకరించగోరేవారు, పరలోకాన్ని తిరస్కరించేవారు అయిన దుర్మార్గులపై అల్లా శాపం అవతరించుగాక. وعلى الأعراف رجال يعرفون كلا بسيماهم ونادوا أصحاب الجنة أن سلام عليكم لم يدخلوها وهم يطمعون وإذا صرفت أبصارهم تلقاء أصحاب النار قالوا ربنا لا تجعلنا مع القوم الظالمين ونادى أصحاب الأعراف رجالا يعرفونهم بسيماهم قالوا ما أغنى عنكم جمعكم وما كنتم تستكبرون أهؤلاء الذين أقسمتم لا ينالهم الله برحمة ادخلوا الجنة لا خوف عليكم ولا أنتم تحزنون. ఈ ఉభయ వర్గాల మధ్య ఒక తెర అడ్డుగా నిలుస్తుంది. దాని యొక్క ఎత్తైన ప్రదేశాలపై మరికొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని అతని ముఖాకృతిని బట్టి గుర్తుపడతారు. స్వర్గవాసులను పిలిచి మీకు శాంతి కలుగుగాక అని అంటారు. వారు స్వర్గములోకి ప్రవేశించనేలేదు, కాని దానిని ఆశిస్తున్నారు. వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్లినప్పుడు ఇలా అంటారు, ప్రభూ మమ్మల్ని మటుకు ఈ దుర్మార్గులలో చేర్చకు. తరువాత ఎత్తైన ప్రదేశాలపై ఉన్న ఈ ప్రజలు నరకంలో ఉన్న కొందరు పెద్ద మనుషులను వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి ఇలా అంటారు, చూశారా మీరు మీ అనుచర వర్గాలుగాని మీరు గొప్పగా భావించిన ఆస్తిపాస్తులుగాని ఈరోజు మీకు ఏ విధంగానూ పనికిరాలేదు కదా. మీరు వీరికి అల్లా తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు అని ప్రమాణాలు చేసి అంటూ ఉండిన వారే కదా ఈ స్వర్గ నివాసులు. ఈరోజు వారితోనే స్వర్గములో ప్రవేశించండి, మీకు భయం కానీ దుఃఖం కానీ లేదు అని అనటం జరిగింది. ونادى أصحاب النار أصحاب الجنة أن أفيضوا علينا من الماء أو مما رزقكم الله قالوا إن الله حرمهما على الكافرين الذين اتخذوا دينهم لهوا ولعبا وغرتهم الحياة الدنيا

చాలామంది జిన్నాతులను మానవులను మేము నరకం కోసమే సృష్టించాము, ఇది యథార్థం. వారికి హృదయాలున్నాయి కాని వారు వాటితో ఆలోచించరు, వారికి కళ్ళు ఉన్నాయి కాని వారు వాటితో చూడరు, వారికి చెవులు ఉన్నాయి కాని వారు వాటితో వినరు. వారు జంతువుల వంటి వారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయారు. అలక్ష్యములు మునిగి ఉన్నవారు వీరే. وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ అల్లా మంచి పేర్లకు అర్హుడు, ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యము నుండి వైదొలగే వారిని వదిలిపెట్టండి, వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలాన్ని పొందితీరుతారు. మేము సృష్టించిన వారిలో ఖచ్చితంగా సత్యం ప్రకారం ఉపదేశించే, సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉంది. ఇక మా వాక్యాలు అసత్యాలని తిరస్కరించిన వారు, మేము వారిని క్రమేణా వారికి ఏమాత్రం తెలియని పద్ధతి ప్రకారం వినాశం వైపునకు తీసుకుపోతాము. నేను వారికి సడలింపులు ఇస్తున్నాను, నా వ్యూహానికి తిరుగు లేదు. أَوَلَمْ يَتَفَكَّرُوا مَا بِصَاحِبِهِمْ مِنْ جِنَّةٍ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُبِينٌ أَوَلَمْ يَنْظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ وَأَنْ عَسَى قد اقترب أجلهم فبأي حديث بعده يؤمنون من يضلل الله فلا هادي له ويذرهم في طغيانهم يعمهون تم بالتوين في ألماذا برهام إيري فرليلو అనే విషయం గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేరా? అతను హెచ్చరిక చేసేవాడు మాత్రమే, చెడు ఫలితం కలక్క ముందే స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా వారు భూమ్యాకాశాలు పనిచేసే తీరును గురించి ఎప్పుడూ యోచించలేరా? అల్లా సృష్టించిన ఏ వస్తువును వారు కళ్ళు తెరచి చూడలేదా? బహుశా వారి జీవితపు గడువు పూర్తి అయ్యే సమయం ఆసన్నమైందనే విషయాన్ని గురించి కూడా వారు ఆలోచించలేదా? అయితే ప్రవక్త చేసిన ఈ హెచ్చరిక తరువాత అసలు వారు విశ్వసించే విషయం మరొకటి ఏది కాగలదు? అల్లాహ్ తన మార్గదర్శకత్వం నుండి దూరం చేసే వ్యక్తికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. అల్లా అటువంటి వారిని తమ తలబిరుసుతనములో మార్గం తప్పి తిరగటానికి వదిలిపెడతాడు. لا تأتيكم إلا بغتة يسألونك كأنك حفي عنها قل إنما علمها عند الله ولكن أكثر الناس لا يعلمون قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله